మాయలు తిమిలా నేరు మాయ ప్రియసి తిమిలా అజవోలి పారుదశమా తిమ్రు సమ్జన ధేరై ఆఉచ్చ మేరు హారెక్ పల్ హరుమా తిమ్రు సుందర్ ముహర్ చౌచ సంగపో మాయా గస్యౌ ప్రియసి తిమిలా మేరు సంజన అజవోలి దుయ్ చార్ దిన్ పని బరసౌ బరసా లచ్చ సబ్ కామ్ కాజ్ చోడియా తిమి సాము ఆఉ లచ్చ papiyo man lekina na chahine kura socha mero hare sapna haruma kin timlai pada sanga dekcha తిమ్రోక్తి రాథరు ఛర్లంగై బితె అఖబాట ఆసు ఝరి కతి పల్ట సిరని మలై చిటో ఈమెయిల్ గరా మన్ భిత్రా